206 హ్రీంకార శశిచంద్రిక సం ధా హ్రీంకార శశిచంద్రిక హ్రీంకార ఏవ శలిచంద్ర తస్య స్వరూపాభేదభూత ప్రకాశచైతన్యం చంద్రికాపదేన ఉపమాయతే యథా చంద్రస్వరూపభూతామృత ప్రసారభూత జ్యోత్స్నా దేవాది సర్వలోకానా సంజీవకతయా అపకరోతి తథా దృఢతర భక్తిపరవస పురుషధీరేయానాం హ్రీంకారవాచ్యార్థతన తదభిన్నత్వే ఓపి జగత్కారణ తన సచ్చిదానందాదాయకత్వేన సంజీవయతీతి భావః ఓం హ్రీంకార శశిచంద్రికాయే నమః 306 లలితా త్రిశతి భాష్య ఆర్ వి హ్రీంకారమే చంద్రుడు ఆ చంద్రుని యొక్క స్వరూపముతో అభేదముగా ఉన్న స్వయం ప్రకాశ చైతన్యము చంద్రిక వెన్నెల పదముతో పోల్చబడినది. చంద్రస్వరూప భూత అమృత స్రావభూతయునైన జ్యోత్స్న వెన్నెల దేవాది సర్వలోకములకు సంజీవక రూపముతో అపకరించు చున్నది అటులనే దృఢతర భక్తి పరవశులైన పురుష శ్రేష్ఠులకు త్రీంకారవాచ్యమైన యర్థము స్వరూపముగా గలదగుటం చేసి తద్వాచ్యార్థముతో అభిన్నయేయు. ప్రపంచ వివర్త కారణముగా సచ్చిదానంద సంధాయకయే భక్తులను జీవింపజేయుచున్నది యని భావము. జో యత్స్నాయే చేందురూపిణ్యై సర్వాణ్యై తే నమో నమః ఎనుచు చండీ షష్ఠసతి నచనము పరమేశ్వరి జ్యోత్స్న రూపిణి చంద్ర రూపిణి ఎనియు చెప్పుచున్నది.